విశ్వేషు తుంజతే సమానమేకం ఋషమణ్యవః పృథక్ స్వస్తదిశ్యవః పృథక్. తం త్వానావం న పర్షిణం శోషస్య ధురి ధీమహి ఇంద్రన్న యజ్ఞైశ్చిరయంత ఆజవస్థోమేభిరింద్రమాజవాః. విత్వాదతస్తే మిథునా వస్తవో వ్రజస్తే సాతాగమ్యస్య నిస్రజః సక్షంత ఇంద్రనిస్రజాః. యద్గమ్యంతాద్వాజనః స్వాహార్యందా సమూహరసి ఆవిష్కరిక్రద్రుషాణం సచాభువం వజ్రమింద్ర సచాభువం. ఉతో నో అస్యాముషదో జుషేత హ్యా ఆర్కస్య బోధిహవిషో హవేమభిస్పర్షాహవీమభిః. యదింద్రహంత వేవృధో వృషావద్భింఛికేతసి ఆ మే అస్య వేధసో నవీయసో మన్మశ్రుధీనవీయసః. తుభ్యేదిమాసవనాశూర విశ్వాతుభ్యం బ్రహ్మా విహర్ధనాగృణోమి. తండ్రిభిర్హవ్యో విశ్వధాసి నోచిన్నుదే మన్యమానస్య తస్మోదశ్నువంతి మహిమాన ముగ్ర. న వీర్యమింద్రతేన నాథాః ప్రవో మహేమహివృధే భరద్వం ప్రచేతసే ప్రసూపతిం క్రీణుధ్వం. విశః పూర్వే ప్రచరాచర్ష విప్రాః యదా వజ్రం హిరణ్యమిదథారథం హరీజమస్య మహతో విశూరిభిః. ఆతిష్ఠతి మఘవాదనశ్రుత ఇంద్రమాజస్య దీర్ఘశ్రవసత్పతిః. శోచిన్నురట్యర్యోధ్యాః స్వాదతామింద్రశ్వశ్రోణి హరీతాభిప్రశ్నుతే. అవేది సుక్షయం సుతే మధుయుద్ధో నోతి వాతో యథావరం. యో వాచామివాచో వృద్ధవాచ పురూ సహస్రాశీవాచఘాన తత్తదిరస్యవంశం గృణీమసి పితేవయస్తమేషేయం వా వృధేశవాః. యచ్ఛిద్ధి సత్య సోమపా అనాశస్తారేవస్మతే. ఆతో న ఇంద్రశంసరఘోష్పశ్వేషు సహస్రేషుమఘా. శిల్ప్రిం వాచారాం వదేశీ వస్తవ దంసనాః. ఆతూర ఇంద్రశంసరఘోష్పశ్వేషు సుభృషు సహస్రేషు వీమఘా. నిష్వాపయామి చూరుషా సస్తామబుధ్యమానే. ఆదూర ఇంద్రశం సయోష్పశ్వేషు సుభృణు సహస్రేణు వీమఘ. ససంతుద్యాతజో బోధంతు శూరనాతజాః. ఆదూర ఇంద్రశం సయోష్పశ్వేషు సుభృణు సహస్రేణు వీమఘ. సమింద్రయర్ధమృణమంతం పాపయాముజా. ఆతూల ఇంద్రశం సయోష్పశ్వేషు సుభృషు సహస్రేషు వీమఘ. పదాతిగుణాచ్చా దూరం వాతో వనాదసి. ఆతూల ఇంద్రశం సయోష్పశ్వేషు సుభృషు సహస్రేషు వీమఘ. సర్వం వరిక్రోతంగరిగంభరాగృగదాశ్వం. ఆతూర ఇంద్రశం సయోష్పశ్వేషు సుభృషు సహస్రేషు వీమఘ. విత్తాదతస్య మిథునా వస్యవో వ్రజస్య సాతాగమ్యస్య నిస్రజః సక్షంత ఇంద్రనిస్రజాః. యద్గమ్యంతా ద్వాజనః స్వాహార్యంతా సమూహరసి ఆవిష్కరిక్రద్భృషాణం సచాభువం వజ్రమింద్రసచాభువం. విదుష్టే అస్య వీర్యస్య పూర్వః పురోరిందీరవాదీరస్ సాధారోహవాదీరః. శాశ్వతమింద్రమత్యమయజ్జుంశవసత్పతే. నహీవ ముష్టా పృథివీమివ అపోమందసానదివా అవః. ఆదిత్యే అస్య వీర్యస్య దగ్ధిరన్మదే శోషన్నుషితో యదాపీతమకీరతోరదావీత. చక్రపారే ప్రదలాసు ప్రవంతవే. యే అన్యాన్యాం నద్యం సనిష్ణతశ్రవస్యంతస్తనిష్ణత. వరేన వాయోన్యధారి చాకం సుజన్మాం స్తోమో భురణామజీయః. ఎస్ేంద్ర పురుషోకృష్టమాహన్ృంకుంసేరథోరోగ్రోషా తద్మాహో అర్వాగుపరీరాధో అన్నై కరుద్యుమ్నమిన్ద్రత్వాగన్ మిత్రో న సత్యూరుగాయ భృత్య అన్నే శమస్తమీషా ప్రేరసో అర్థన్న పారయ్యస్ కామం జనిధారే భక్మన్ గిరష్టేతు విజాత పూర్వేంద్ర ప్రతిశిక్షన్నై మాత్రేరుతే సువీతేంద్ర పూర్వేర్జౌర్మద్మరా పృథివీ కామ్యేన వరాయతే ఘటవంతస్తుతాస్మాత్మన్ భవంతు పీతరే మధూరి ఆమంధో అస్మాభిజన్నమత్రమింద్రాద పూర్ణం సహి సత్యరాధా సమావృధే వరే మన్నా పృథివ్యాభిగ్రత్వానర్య ప్రంశీష్ట వ్యారరింద్ర ప్రదాస్మై యజందే సఖ్యాయ పూర్వే ఆస్మారథం న ప్రదనాసు తిష్టయ భద్రయా సుమత్యా చోదయాసే ఆసత్యోజాతు మఘవాం రజేషేద్భవంతస్తరయ ఉపనః తస్మాయిదం ధస్సుషుమాసు దక్ష విహాభిత్వం కారతే గృణాన అవశ్యశూరాధ్వరోనాస్మిన్నో అద్య సమానే మందధ్యై శంసాత్యుక్షముశలేన వేదాశ్చి జతుషే అసునియాయ మున్న కవిర్న నిన్యం విదధాది సాధన్ వృషా యత్సేకం విపిపానో అర్చాత్ నిలయిక్షాజీజరత్సప్తకారోన్వాచక్రుర్వజులా గృణంతాః స్వార్యద్వేది సృశీరమర్కైర్మహిద్యోతిరుదుర్యద్వస్తో అంధాకమాం సీధీతా విచక్షే నృభ్యష్టకార నృతమభిష్టౌ భవక్షరింద్రో అమితరజీషూ ఉభే ఆమప్రౌరోదశీమహిత్వా అతశ్చిదశ్చ మహిమా విదయ చరిలో విశ్వాభువన బభూవ విశ్వాహారిచక్రోరణియాణి విద్వానపోదీరే చ సఖీభిర్నికామైః అస్మానం చిద్దేవేభిదుర్వజాభిర్వజం గోమంతముషిజావిహౌరః అపోవ్రత్రం వ్రివాం సంపరాహన్ ప్రావత్తే వజ్రం పృథివీ సదేతాః ప్రాణాం శిరముంద్రియాణ్యైరాపతిర్భవం చ వదాసూరధృష్టా అపోయద్రిం పురుహోదర్దరావిర్భూవత్సరమా పూర్యందే సర్వేతావాజమాదర్శి భూరిం గోత్రార్జన్నంగేరోభిగ్రణాన తద్వోగాయ సుతేరజాః పురుహూతాయ తత్వరే శరీరంగవేన శారీరే నఘావసుం నిజమతే దానం వాజస్య గోమతః యరసేము వశ్రభగ్గిరాః కువిత్సస్య ప్రహిమజం గోమంతం దస్యుహాగమత్ శచీభిరవనోమత్ ఇంద్రకృతం నాభర పితా పుత్రేభ్యో యథా శిక్షాణో అస్మిన్ గురుహూతయామాది జీవా జ్యోతిరసీమహి మానో అజ్ఞాత వృజనా దురాధ్యో మాధీవాసో అవక్రమః త్వయా వయం ప్రపతశ్వధీరవతి శూరదరామసి ఇంద్రజ్యేష్ఠం నాభరోజిష్ఠం పపూరిశ్రవాః ఏనే మే చిత్రవజ్రహస్తరోదసి ఓభే సూషి ప్రప్రాః త్వాముగ్రమవాసే చర్షణి సహం వాజం దేవేషు భూమహే విశ్వాసురో విధురాపిద్దనవ సౌమిత్రాన్ సుహాన్ కృధి యజ్ఞావా ఇంద్రతే శతం శతం భూమి రుణశ్వ నక్వాజ్రం సహస్రం సూర్యాజాతమోదసీ పాప ప్రాథమహినావృష్ట్యాషం విశ్వాదమిష్ట సమాసా అస్మాఘవన్ గోమాజివ్రదయవజ్రం చిత్రాభిభూతిభ ఇదింద్రజనాదస్తావీ స్తోతరవిందోదమాసీయ శిక్షయమిన్మాహజతే దివే దివేదాయ ఆగోహిద్విదే నహి త్వదన్యన్మాఘవన్నాప్యంబస్యో అస్తి పితా జన ఇంద్రత్రిధాతు శరణం ధృవధ్వరోధం స్వస్తిమత్ చద్రయక్షమఘవద్భ్యశ్చవక్యంచయావయాదిద్యుమేభ్య ఏకం యతామన సా శత్రో మాదభురాభిప్రగ్రంతి ధృష్ణుగా అహస్మానో మఘవన్నింద్రగర్వణస్తలోప అంతమోభవ ఇంద్రాయాధిచిత్రభానో సుతాయిమే త్వాయవాహ హన్మీభిస్తరాః పూతాసాః ఇంద్రాయాధిధిషితో విప్రజూతః సుతావతః ఉపబ్రహ్మాణి వాదతాః ఇంద్రాయాహితోదూడాన ఉపబ్రహ్మాణి హరివః సుతేరధిష్వరశ్చరాః వాజేదన్యద్భిషం సదసఖాయో మాదేషణ్యత ఇంద్రదృష్టోతామృషణం సచాసుతే ముహూరుత్సా చ శంసత అవక్రక్షిణం వృషభం యచాజురం గాన్నచర్షణీ సహం విద్వేషణం సంవదనో భయంకరం మమభీష్టమభజామినం యచ్చిద్ధిత్వా జనాః ఇమేనాహవంత ఊతయే అస్మాకం బ్రహ్మేదమింద్రభూతు విశ్వాజవర్ధనం వితత్తోర్యంతే మఘవన్ విపశ్చితోర్యో విభోజనానా ఉపక్రమస్తపురూపమాభరవాజం నేదిష్టమూతలే బ్రహ్మణాకే బ్రహ్మయుజాహారిలగ్నిహరిషకాయాసదయమాన ఆశు స్థిరం రథం సుఖమింద్రాధిష్ఠం ప్రజానం విద్వాన్ ఉపయోగిసోమం అద్వైరవోరుణం దుగ్ధవంశం జుఘోతన వృషభాజక్షితీనా గౌరాద్వేదీరాపాదవిందో విశ్వాహేద్యాసోపమిచ్చన్ యద్దధిషే ప్రతిభిచార్వన్నం దివే దివే ప్రీతిమిదస్య వక్షి ఉదరదోదమనసాయుషాణ ఉషన్మిందర ప్రస్థితాన్ పాహి సోమాన్ జ్ఞాన స్తోమం సహసేవ పాథ ప్రదే మాతామహిమానమువాచ ఏంద్రపప్రాథోర్వాంతరిక్షం యుధా దేవేభ్యోమరీవశ్చకర్థ యద్యోధయామహతోమన్యమానాన్ సాక్షామహతాన్ మాభిశాచారాన్ యద్వాభిర్వతరింద్రాభియుధ్యాస్తంశోశ్రవసం జయేమ ప్రేంద్రశ్చ వోచం ప్రథమా కృతాని ప్రణోదనామాయా జగార యదేవదే వీరజిష్టమాయా అథాభవత్కేవల సోమో అస్య తవేదం విశ్వమభిషః పృథివ్యా ఆయత్వశ్చిచక్షసా సూర్యస్య గవాహమసి గోపతిరేకరింద్రభక్షే మహీతే ప్రజాతస్య వస్వాః బృహస్పతే ఇవమింద్రశ్చ వస్వో దివ్యస్యేషాథే ఉత పార్థివస్య దత్తం వయం స్తూభతే కీరలే చిద్యూయం పాత స్వస్తిభిః సదానః యస్తస్తంభ సహసా విజ్ఞాంతాన్ బృహస్పతి స్పృశతః స్థౌరవేణ తమ్ మృతాధ్యాన పురో విప్రాదధిరే మందరిహ్వన్ దురేతర సుప్రకేతం వదంతో బృహస్పతే అభిజేరస్తతస్త్రే బృహంతం సృప్రమదగ్ధ పూర్వం బృహస్పతే రక్షయతాదస్య జోరిం బృహస్పతే యాపరమాపరావదరాదరితస్పృశోరిషేదు తుభ్యం ఖాతావతాద్రి దుగ్ధామద్దశ్చోతంతభితో విరాక్షాన్ బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిషః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజానోరవేణమి సప్తరశ్మిరసప్తవాహంసి ససుష్టు భాసరిత్పరతగణేన బలం రోరోజఫలిహిరం రవేణ బృహస్పతి సృష్టిరాహంశరుదకరిక్రద్భావాశతేరుదాయత్ ఏవా పిత్రే విశ్వదేవాజ్ఞేర్వీధేమరమసాహవిద్భిః బృహస్పతేషు ప్రజాభిరవంతో వయమ్ స్యామపతజోరజీణాం అస్తేవసుప్రతరుల్లాజమస్తోమమస్మై రాజాభిప్రాస్తరత వాచమర్యోలిరామయజలిత సోమ ఇంద్రం దోహేనముపశిక్షాసకాయం ప్రబోధయజలిత జ్ఞానమింద్రం కోశం న పూర్ణం వసూనాన్యష్టయమాచ్యాయమయశూరవం కిమంగద్వారమకరం భోజమాహుశ్రీమాయిషయం ద్వారాశృణోమి అప్నస్వతి మమ ధీరస్తు శగ్రవసుదం భజమింద్రాభరాలః త్వాంజనాః మమ సత్యేష్ంద్రస్థానాయంతే సమీకే అత్రాయుజం కృణుతేజో హవిష్మాన్నాసం సఖ్యం వృష్టిశూరాః ధనన్న స్పంద్రం బహులం యోస్మై తీవ్రా సోమాహం ఆసనోతి ప్రయస్మాన్ తస్మై శత్రూన్ సుతుకాన్ ప్రాతరం నోదిష్ప్రష్టాన్ యువతేహంతి భద్రం యస్మిన్ వజంద ధివాశం సర్వింద్రేజ శిష్యాజ మఘవాకామస్మే ఆరాచిత్సంభాజతామస్య శత్రం యస్మై యుమ్నాజన్యానమంత ఆరాచత్రుమపరబాధస్వ దూరముగ్రోయశంభ పురుహూత జయన అస్మేధేమద్గోమాదింద్రకృధీరంజరిత్రే వాజరత్రైవంతర్వృషసలాసో ఆత్మం తీవ్రా సోమా బహులాంతాస ఇంద్రం నాహదామానం మఘవాణిజం సన్నిం వతేవహతి భూరి భావం ఉత ప్రహమతి కృతమేవ స్వగ్నీవిధీనోది కాళే యో దేవకా మోనధరం నృణద్ధిరమిత్తం రాజశ్రేజతి స్వధాభిః గోభిక్షరే మామతిం దురేవాప్యవేన వాక్షురం పురుహూల విశ్వే వయం రాజసు ప్రథమాధరాన్యరిష్టాసో వ్రజనీభిర్దేవ బృహస్పతి పరే పాదు పశ్చాదుతోత్తరస్మాదాయో ఇంద్ర పురస్థుతమధ్యతో నస్తాసిభ్యోమరీయ కృణోతు యోగ్రిభి ప్రాతపదాలితావా బృహస్పతిరాంగిరసో హవిష్మాన్ ద్విభర్మ సత్పితారోదశీర్షభోరీ జనాయ దిగ్జీవతములోకం బృహస్పతిర్దేవోదౌచారిత్రాదర్దరేజయత్రూరమిత్రం పృత్సుసాహన్ బృహస్పతి సమాజయత్మూని మహో ప్రజాన్ గోమతో దేవదేష అపస్విషా సన్ స్వాహర ప్రదే బృహస్పతిరగంత్రమర్కై ఇమాం ధియం సప్తశీర్ణేయం పితారత ప్రజాతాం రహదీరావిందద తురీరం సృజ్జరద్విష్వజం జోజాస్య ముక్షమింద్రాహార శంసన్ ఋతం శంసం తరుదితీంధ్యారాధివస్పుత్రాసో అసూరస్య వీరాః విప్రం భగవంగీర సోదధారాజ్ఞస్య ధామ ప్రథమం మానంత హంసైర్భావద్భిరష్మన్మయ్యం బృహస్పతిరభిగలిగ్రదర్గా ఉద ప్రాస్తముదుచ్చ విద్వాం అగారత్ అవోద్వాభ్యాం పరేకయాగాగుభాతిష్టం దేవదేతస్య సేతౌ బృహస్పతిస్తమ సజ్యోతిరిచ్ఛన్ను దుస్తారర్భిస్రావాః విభిద్యాగురం శయచేమపాచే నిస్త్రీణి సాకముదేన గ్రంథత్ బృహస్పతిరుషతం సూర్యం కామర్కం వేదస్తనయం నిమజ్జౌ ఇంద్రో బలం రక్షితారం దుఃఖానాం కరేణేవ విచకర్తారణేణ శ్వేదాహం విధులాశిరమిక్షమానోరోహోదరపడిమాగాముష్ణాన్ సైహం సత్యేభిస్తకేభిశ్చుచద్భిర్గోధాయం విధాన సైరదర్దః బ్రహ్మణస్పతిర్వరాహైర్ఘర్మస్వేదేభిర్గ్రవీణం వ్యానట్ తే సత్యేన మనసా గోపతింగాయీ యానాస ఇషరయంతధీభిః బృహస్పతిర్మితో అవద్యమేభిరుతుస్త్రియాః అసృజత స్వదుర్భిః తమ్ అర్ధయంతో మతిభిః శివాభిః సింహవీరనాదతం సతస్థే బృహస్పతిం వృషణం శూరాదౌ భరే అనుమదేవ జిష్ణుం యదావాజమసనయతిశ్వరూపమాద్యామరుక్ష దుత్తరాణి శర్దా బృహస్పతిం వృషణం వర్ధయంతో నానాసంతో బిభ్రతో జ్యోతి ఆసా సత్యామాశిషం కృణుతావయోధైకీరం చిద్యపాధస్వభిరేవైః పశ్చామృధో అపభవంతు విశ్వాస్తద్రోహోదశీ శృణుతం విశ్వమిందే ఇంద్రో అన్నామహతోర్ధానమభిడర్ముదస్ అహం నహి వరీణాత్ సప్త సింధోహం దేవేర్ధ్యా పృథివే ప్రావతన్న అభిప్రగోపతిం గిరేంద్రమర్చ యథా విదే సోనం సత్యస్య సత్పతిం ఆహరయ సృజ్జిరే నోషేరథీ పరిహి యత్రాభిసన్నమామహే ఇంద్రాయగావ ఆశిరం దుఃఖే వజ్రే మధు యత్సీమపహ్వరే విగత్ ఉద్భ్రద్రస్థవం గృహమింద్రశ్చ జన్మహి మధ్వప్యేత్వాస చేత్రిస్తప్త సఖ్యుపదే అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంతు పుత్ర ఉత పురందరిష్మర్చత అవస్వరాతిగర్గరో గోధా పరిసరిష్మరత్ పింగపరిచరిష్గతరీంద్రాధ బ్రహ్మోద్యతం ఆయత్పదం చేన్యస్సుదుఘాపస్ఫుర అపస్ఫురం గృహాయత స్వామనింద్రాయ మాతరవే అపాదింద్రో అపాదగ్నిర్విశ్వే దేవా ఆవత్సత వరుణజిది రక్షయత్తమాపో అభ్యనూషద వత్సం సంశిశ్వరీరివ సుదేవో అది వరుణజస్తే సప్త సింధవ అనుక్షంతి కాకులం సూర్మ్యం సుశీలామీవ యో వ్యతిపాలయత్సులుక్తా ఉపదాశుడే తక్కో నేతాదిద్వూరుపమాజో అముచ్యత అతీవు చక్రమోహత ఇంద్రో విశ్వాదిద్విషాః విరక్కలీనోదరణమ్యమానం పరో గిరా అర్భకో నకుమారకోధీతిష్టన్నవం రథం సవక్షం మహిషం మృగం పిత్రే మాత్రే భుక్రతం ఆదూషిప్రదం పదే రథం తిష్టాహిరణ్యజం అధద్యుక్షం సహజేమి సహస్రపాదమరుషం స్వస్తికామానేహసం తంగే మిత్రాజమాసతే అర్థం చిదస్థితం యదేతవర్తయం ధావలే అనుప్రత్నస్యోగస ప్రియమేధాసలేషా పూర్వామను ప్రజాతిం రిక్తపరిహిషో హిత ప్రాయసాసత యో రాజాచర్షణీనాం యాతారథే భీర్ధీగు విశ్వాసాం దరుతా ప్రదానానాం జ్యేష్ఠోజో వృత్రాః ఋణే ఇంద్రం తం శృంభవృహన్ మల్లవశేజశ్చ ద్విదాపి ధర్తరి హస్తాయ వజ్ర ప్రతిధాది దర్శయతో మహాదివేన సూర్యాః నకిష్టం కర్మ నాన సత్యశ్చకార సదావృధం ఇంద్రం న జజ్ఞే విశ్వగోత్ర బృభ్ర సమధృష్టం ధిష్ణోజసం అషాఢ ఉగ్రం దృతనాసుదయం యస్మిన్ మహీరోదంద్రజాః సంధేన గోజాయమాన అనేన వర్త్యా వక్షామో అనోనవః యజ్ఞావరింద్రతే శతం శతం భూమీరుతస్యః దత్తా వజ్రేణ సహస్రం సూర్య అర్వజాతమష్టరోదసి ఆపప్రాథమహినా విష్ణ్యా వృషన్ విశ్వాః చ విష్ఠ శవసః అస్మాంగోమతిం వ్రజే వజ్రం చిత్రాభిరూతిభిః ఉత్పాదమందంతో స్తోమాష్వరాధో అద్రిమ అవబ్రహ్మద్విషోజి పదాపణేంద్రాధతో నిబాధస్తమహాసి మహిత్వాకశ్చర ప్రతి తమీషే సుతానామింద్రమసూతానాం తమ్ రాజానాం ఈంఖయంతేరవస్వయంద్రం జాతముపాసతే వేజానాథస్సు వీర్యం త్వమింద్రబలాదధి సహసో జాతమోజస తమ్ వృషన్ వృషేదసి తమింద్రాసి వృత్రహావ్యా ఆంతరిక్షమదిరః ఉద్యావస్త ప్రాపోజస తమింద్రసజోషసమర్కం బిభర్షి బాహ్వోః వజ్రం శిశానవోజస త్వమింద్రాభిభూరసి విశ్వాః జాతాన్యోజస స విశ్వాభువ ఆభవః ఆయాత్యుంగస్వప నిర్మదాయోధర్మణాతో జానస్తు విశ్వాన్ ప్రత్యక్షాణ అది విశ్వాసంశపారేణ మహతా వృష్ట్యేన సుష్టామారథస్తులమాహరీతే నిమ్యక్షయవజ్రో నృపతే గభస్తౌ శీభం రాజన్ సుపదాలాహ్యర్వాన్ వర్ధామతే వపుషో వృష్ట్యాని ేంద్రబాహో నృపతిం వజ్రబాహుముగ్రముగ్రాధస్త విషాదజేనం ప్రత్యక్ష సంవృషవం సత్యసుష్మేవస్పత్రాసమాదో వహంతు ఏవాపతింద్రోణ సాచం సచేతమూర్జస్కంభం ధరుణ ఆవృషాయసే ఓజః కృష్ణ సంగ్రేభాయత్తే అభ్యసో యథాకే నిపాదా వినోదృధే స్మేవ శూన్యాహి సంశేషం స్వాశిషం భర మాయాహి సోమినాః త్వమీశిషేషాస్మిన్నాసత్సి పరిశిష్య నాభిష్యాలపరపాత్రామిషమాణా పృథక్ ప్రాయం ప్రథమా దేవహూతయో గృణ్వదశవస్యాని దుష్టాః నయేషే గురుయజ్ఞిరాం నావమారుహ మేమైపతేన్యభిశంత కేపయః ఏవైవా పాగమానే సంతు దూఢ్యో స్వాదేశా దుర్యుజ ఆయుధుజ్రే ఇత్రాయే ప్రాగుపరే సంతి దావనే పురుణి యత్ర వయునాలి భోజన గిరిం వజ్రాం వేజమానామధారధ్యో క్రందదంతరిక్షాణి కోపయరే సమీరే నిగరే విష్ణభారతి విష్ణపీత్వామద ముక్తాని శంసతి ఇమం బిభర్మి సుకృతం తే అంకుశం యేన రుజాసీమగమం చ పారుజాః అస్మిన్ సుదే సవనే అస్తోక్యం సుత ఇష్టోపాగమన్ బోధ్యభాగః గోభిష్టరే వామాతిం దురే వామ్యవేన క్షుధం పురుహూద విశ్వాః వయం రాజభిప్రథమాధనాన్యస్మాగేన భృజనే రాజేన బృహస్పతిం నః పరిపాదు పశ్చాదుతోత్తరస్మాదరాదఘాయోః ఇంద్రః పురస్తాదుతమధ్యతో నః సకాదరిభ్యో వరీవః కృణోతు త్రిగద్రుకేషు మహిషో యమాయంతు యుష్మ త్రిమత్సోమామవిపత్ విష్ణునా సుతం యథా వాచతే సయీం మమాదమహి కర్మకర్తవే మహాగురుం సయ్యం సహస్తద్దేవో దేవం సత్యమిందం సత్యజిందూః ప్రోష్పస్మై పురోరథమింద్రాయ సుషమర్చత అభీకేచిదిలోకసంగే సమత్సో వృత్రహాస్మాకం బోధిచోదితానభంత మన్యకేషాం యాగా అధిధర్మసు త్వం సింధో నవాదృజో ధరాతో అహమ్మహిం అశత్రుయింద్రజ్ఞిడే విష్ణం పుష్యసి వార్యంతం తాపరిష్మజామహే భవంతామన్యకేషాం జాగాధిధన్వసు విషు విశ్వారాతనోర్యోనశంతనోధిజాః అస్తాశిషత్రవే వదయ్యోన ఇంద్రజిఘాం దతిజాతే రాతిర్దతిర్వసునభంతామన్యకేషాం జాగాధిధన్వసు తీవ్రస్యాభివయసో అస్య పాహిదర్వరథా విహరి ఇహముంచ ఇంద్రమాత్వా యజమానాసో అన్యేరీణమంతుభ్య విమే సుతాసాః తుభ్యం సుతాస్తుభ్యముసోత్వా సస్తాంగిరస్తాత్యా ఆహ్వయంతి ఇంద్రేణమద్య సమానంజుషాణో విశ్వస్య విద్వాహి సోమం యవూషామనసా సోమమస్మై సర్వహృదా దేవతామస్సునోతి నగాయందత్తస్తే బలా దదాతి ప్రశస్తమిచ్చారూరస్మై కృణోతి అనుస్పష్టో భవత్యేషో అస్యేషో అస్మై దేవాన్న సునోతి సోమం నిరరత్నౌ మఘవాతం దదాతి బ్రహ్మద్విషో హంత్యనాహారుశిష్టః అశ్వాయంతో గమ్యంతో వాజయంతో వామహే త్వపగంధావు ఆభూషంతస్తే సుమతౌ నవాయామయమిందత్వా శృణుం భూవేమ ఇంచామిత్వా హవిషా జీవనాజగమజ్ఞాజక్ష్మాదుతరాజక్ష్మాత్ గ్రాహిత్యగ్రాహయ్యేతదేనంతస్యాయింద్రాగ్నే ప్రమో ముక్తమేనం యదిక్షితాయుర్యది వాపరే తోజది మృత్యోరంధికన్నీతదేవ తమాహరామిపస్థాదస్పాశ్రమేణం శతధారదాయ సహస్రాక్షేణ శతమీర్యేణ శతాయూషా హవిషాశ్రమేణం ఇంద్రోజథైనం శరదో నాప్యతి విశ్వస్య దురితస్య పారం శతంజీవ శరదో వర్ధమానశతం హేమంతాశతమోపసంతాన్ శతం నయింద్రో అగ్నిస్స విదా బృహస్పతిశ్చరాయూషా హవిషాహర్షమేనం ఆహాషమవీదంతా పునరాగా పునర్నవ సర్వాంగహర్వంతే చక్షుః సర్వవాయుశ్చ తే విదం బ్రహ్మణాగ్నిస్సం విదానో రక్షోహావాధరా విదః అమీవాయస్తే గర్భం దుర్ణామాయోనిమాశయే యస్తే గర్భమమీవా దుర్ణామాయోనిమాశయే అగ్నిష్టం బ్రహ్మణా సహనిష్టం యాదమనీయషత్ యస్తే హంతి పదయంతం నిషత్సుం యస్సరీశ్రవం జాతం యస్తే దిఘాహం సదితమిదోరాశయామతి యస్త ఊరుదంపతీశలే యోనియో అంతరారే హితమితోరాశయామతి యస్త్వా ప్రాతాపతిర్భూత్వా కాలో భూత్వా నిపద్యతే ప్రజాయస్తే దిఘాహం సదితమిదోరాశయామతి యస్త్వా స్వప్నేన తమసా మోహయిత్వా నిపద్యతే ప్రజాయస్తే దిఘాహం సదితమిదోరాశయామతి అక్షీభ్యాం తే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుగుకాదధి యక్ష్మం శేషణ్యం మస్తిష్కాద్యక్పాజా విబ్రేహామితే దేవాభ్యస్తముష్టిభ్యక్షీకాభ్యోక్ష్యాత్ యక్ష్మం దోషణ్యా ఆమంసాభ్యాం బాహుభ్యాం విబ్రేహామితే హృదయాత్తే పరిక్లోన్నో హరీక్ష్ణాత్ పార్శ్వాభ్యాం యక్ష్మం మతస్నాభ్యాం బ్లీర్ఘో యక్ష్ణస్తే విబ్రేహామసి ఆంత్రేభ్యస్తే గుదాభ్యో వరిష్ఠో రుదరాదధి యక్ష్మం కక్షిభ్యాం ప్లాజేర్నాభ్యా విబ్రేహామితే ఊరుభ్యాం తే అష్టీమద్భ్యాం పాష్ణిభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం భసద్యాహాం శ్రోణిభ్యాం భాసదం భంసయసో విబ్రీహామితే అస్థిభ్యస్తే మజ్జభ్యస్తావభ్యో ధమనిభ్యః యక్ష్మం పాణిభ్యాః మంగులిభ్యో నఖేభ్యో విబ్రీహామితే అంగే అంగే లోమ్ని లోమ్ని యస్తే పర్వణి పర్వణి యక్ష్మం తజస్యంతే వయం కశ్చమస్యమి బర్హేణ విష్ణంతం విరేహామతి అపేహిమనసస్వరే పరగ్రామ పరశ్చర పరో నిర్వృత్యా ఆచక్ష్వబుధానీవ తోమనాః పయమేణ విదాహ్యోపీపే మేఘమజ్రిణం తస్మావు అద్య స మనాసుతం భరానూనం భూషశ శ్రుతే మృగష్ఠిరస్య వారణో రామధిరామయునేషు భూషతి శ్రేమన్న స్తోమం జుజుషాణ ఆగహీంద్ర ప్రచిత్రయా ధియా కరోన్వా ఆశ్చాకృత ఇంద్రకస్యాస్తి పౌంశ్యం కేనోనుకం సోమతేన శుశ్రువే జనుషః పరివృత్తయః తాలిద్భిహవాః మహే సాతా వాజస్య కాగవాః త్వాం రత్రేష్మిన్ రసతమిన్నరస్తాం కాష్ఠా స్పర్వతః సత్వన్నశ్చిత్రవజ్రహస్తధృష్ణుజామహస్తవాదో అద్రివః గామశ్వం మధ్యమింద్ర సంగీరసత్రావాజన్న జిగ్యుషే అభిత్వా పూర్వపీతయ ఇంద్రస్తోమేభిరాజవాః సమీచీనా సర్వమస్తమస్మర రుద్రాగ్రీణంత పూర్వ్యం అస్యేంద్రో వావృధే కృష్ణం శవోపదే సుతస్య విష్ణవి అద్యతమస్య మహిమాన మాయవో నుష్టువంతి పూర్వథాః అధాహీంద్రగిర్వణ ఉపత్వాకామాన్ మహస్స హృద్మహే ఉదేవరయంద ఉదభీః బాణ్మత్వాయవ్యాభిర్వర్ధంతి శూరబ్రహ్మాణి వావృద్ధ్వాంసం చిదద్రివో దివే దీవే యుంజంతి హరిః యజస్య గాథ జోరౌరథ ఉరోయుగే ఇంద్రవాహావచోయుజా అగ్నిందూతం వ్రీణీమహే హోదారం విశ్వవేదసం అస్య సుక్రతుం అగ్నిమగ్నిం హవీమభిస్తదాహవంత విష్పతిం హవ్యవాహం పురప్రియం అగ్నే దేవా ఇదావహజ జ్ఞానో నిర్గమర్హిణే అసి హోదారైద్యాః ఈడేన్యో నమస్త స్థిరస్తమాం నిదర్శతః సమగ్నిర్భ్యతే వృషాః వృషో అగ్నిస్తమిధ్యతే స్తోనదేవాహనః తమ్ హవిష్మంతరీలతే వృషణం త్వా వయమ్ వృషన్ వృషణస్తమే ధీమహి అగ్నే దీన్యతం బృహత్ అగ్నిమే నిష్ప్రావాసే గాథాభిశ్రీరసోజషం అగ్నిం రాజే పూర్వేభ్యః శ్రుతం నరోగ్నిం సుదీరే ఛతి అగ్నాయాష్ట్యగ్నిభిర్హోతారం త్వా వృణీమహే ఆత్వానత్త ప్రజాత హవిష్మతేజిష్టం బరిహిరాసదే అచ్చాహిత్వా సహస సోనోంగిరశ్రుతశ్చరం యద్ధరే ఊర్జోనపాతం ఘృతకే శమీమహేజ్ఞయజ్ఞేషు పూర్వ్యం ఇవావుత్వా పురోవతో గిరో వర్ధం తుజా మమ పావకవర్ణా శుచరో విపశ్చితోభిస్తోమైరూషత అయం సహస్రవృషిభిః సహస్కృతః సముద్రజీవపప్రథే సత్యస్వాస్య మహిమాగృణేశవో యజ్ఞేషు విప్రరాజ్ఞే ఆనో విశ్వాః సువర్య ఇంద్రః సమత్సు భూషతు ఉపబ్రహ్మాణి సమానాని వృత్రాః పరమజ్ఞానచేషమః తందాత ప్రథమో రాధసామస్యసి సత్యరీశారకృత్ తులిద్యుమ్నస్య యుజ్యావృణీమహే పుత్రస్య శవసోమః తమింద్ర ప్రవోర్తిశ్వాస్పృథాః అషస్తిషా జనితాశుష్మతోరసిత్వం దూర్యదృశ్యతః అరోతే శుష్మం తురయంతమీయతు క్షోణీషి సున్నమాతరాః విశ్వాస్తే స్పృథశ్చరంతమన్యమే వృత్తం యదింద్రతూర్వసి ఇత ఊదీవో అజరం ప్రహేతారమత్ప్రహితం ఆశుంజేతారం హేతారం రథేతమూర్తంతు గ్రావసం యో రాజాదర్షణీనాం యాధారథేభ్యర్థీవుః విశ్వాసాం దరుదాతృదనానాం జ్యేష్ఠోజో వృత్రః ఋణే ఇంద్రం తం శుంభమృగం మన్నవసేయస్య ద్విధా వై ధర్తరి హస్తాయ వజ్రప్రతిధాయ దర్శతో మహోదివేన సూర్యాః తాత్యదింద్రియం బృహత్తవ శుష్మముతక్రతుం వజ్రం శిషాదిభిషణామరేణ్యం తాద్యౌరింద్ర పౌంసం పృథివీవద్రతిశ్రవాః త్వామాపః పర్వతాశ్చహిన్విరే త్వాం విష్ణుర్బృహన్షజో మిత్రో గ్రీణాదివరుణః త్వాం షద్భోమగత్యనుమారూతం సమస్తమన్యవే విశో విశ్వాః నమంత కృష్టజాః సముద్రాయేవ సింధవః ఓజస్తతస్తిత్విష ఉభేయత్ సమవర్తయత్ ఇంద్రశ్చర్మేవ రోదసీ విచిద్యతస్య దోధతో వజ్రేణ శతవర్ణనా శిరోభిభేద వృష్టిరాః తలిదాః సర్వేషు జ్యేష్ఠం యతో యజ్ఞముగ్రస్తేషు నృంణః సద్యో జ్ఞానో నిరీణాతి శత్రోరజతే సమ్మదంతి విశ్వభూమాః పార్థానశ్చాభూర్యోగాశ్చతుర్భాసాయ భియసం దధాతి అమ్యనశ్చమ్యనశ్చ సంతే రవంత ప్రభృతామదేషు త్వేక్రతుమపి విందంతి భూర్భిర్యతే తేత్రిర్భవంత్యూమాః స్వాదో స్వామీయ స్వాదునా ప్రదాసమదస్సు మధు మధురాభిరోధీ యే చిన్నుత్వాదనాదయం తమ్మరేణే అనువదంతి విప్రాః ఓజీయశ్చుష్మిన్ స్థిరమాతరుష్టమాత్వాదభంతు దేవాలక్కశోకాః త్వయా వయం సా సద్మహేరణేషు ప్రపశ్యంతో యుధేన్యా నిభూరి చోదయామి తాయుధావచోభిస్తందేషిషామిర్బ్రహ్మణామయాంసి విదర్దధిదేవ రేపరే జయస్మిన్నామిధావదాదునోరే ఆస్థాపయత మాతరం జిగత్రుమత జిన్వత కర్వరాణి భూమి సుష్వవర్తన్ పురువర్త్మానం సమృద్ధానమిదత మమాప్తమాప్త్యానా ఆదర్శతి శవ సాభూర్యోజా ప్రసక్షతి ప్రతిమానం పృథివ్యాః ఇమా బ్రహ్మ బృహద్దీరష్ణవరింద్రాయ శోషమ ప్రియస్పర్షాః మహాగోత్రస్య క్షయతి స్వరాజాతురశ్చిద్విష్మర్ణమత్తపస్మాన్ ఏవ మహాన్ బృహద్దీవో అథర్వామో చత్వాంతరంగామింద్రమేవ స్వసారో మాతరిభ్రేహిన్వంతి చైదేశవసామర్థయంతి చ చిత్రం దేవానాం కేతురేఖం జ్యోతిష్మాన్ ప్రతిశ సూర్య ఉద్యం దివాకరోతి ద్యుమ్నేస్తమాంసి విశ్వాదారే దులితారి శుక్ర చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్ఞమా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ సూర్యో దేవీ ముఢసం రోజమానాం మర్యోదయోషామభ్యేతి పశ్చాత్ యత్రా నరో దేవయంతో యుగాని విదంబతే ప్రతిభద్రాయ భద్రం.